ఏమిటిది పల్లవి? పల్లవా? అల్లరా, నా భక్తిని తల్లరిగా ఉందా బావా? ఇది భక్తి కాదు, పిచ్చి. భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా. ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను. పాడతాను, పాడి తీరుతాను. ఎందరో మహానుభావులు మహానుభావులు సుందరికే వందనము, ఎందరో మహానుభావులు సుందరికే వందనము. కదలాయదు వేరిసి పలపై ఇలపై నిలిచే వేళ, ఎందరో